అగ్నే సమిహం జుడస్వేణ స్వదే ప్రతిహర్యాధృతాధీ వక్ష్మన్ పృథివ్యాస్తు అన్నామోర్ధ్వోభవసుక్రతో దేవయజ్యా ఆ దేవానామగ్రయా భేహయా పునరాసంసో విశ్వరూపేభిరశ్వైః ఋతశ్చమసామియేధో దేవేభ్యో దేవతామశ్రుషోదరే సస్వత్తమమేరదే దూత్యాయ విష్మంతో మనుష్యాసో అగ్నిం వక్షైరస్మై సువృతారసేనా దేవాన్వక్షిణిష దేవహోతా విప్రసదాం దేవజుష్టం తిరశ్చా దీర్ఘం ద్రాధ్మాసురభిభూత్వస్మే అహేలతామనసా దేవరిహేంద్రజ్యేష్టాంగుసతో యక్షి దేవాన్ దివోపాదాను స్పృశతామరీయ పృథివ్యా వామాత్రయా విశ్రయధ్వం ఉసతీర్ద్వారో మహిళా మహద్భ్యర్దేవం రథం రథయుర్ధారయధ్వం దేవీ దివో దూహితరాసు శిల్పే ఉషాసానక్కా సదతాం నియోనౌ ఆవాం దేవాస ఉషతే ఉసంత ఉరౌ సీదంతు సుభగే ఉపస్థే ఊర్ధ్వగ్రావా బృహదగ్నిః సమిద్ధ ప్రియాధామాన్యదీతేరుపస్థే పురోహీతా మృత్విజా యజ్ఞే అస్మిన్ విదుష్ట రాద్రవే నమాయ దేథాం తిస్రో దేవేర్భరీరిదం వరీయాసీదశగ్రమావశ్యోనం మనుష్యద్యజ్ఞం సుధీతా హవీం శీలా దేవీ ఘృతపాదీజుషంత దేవస్తుష్టర్యద్ధారుత్వమానర్యదంగీరసామభవస్వచాభూః స దేవానాం పాథ ఉప ప్రవిద్వానుసంజక్షిద్ర వినోద సురత్నాః వనస్పతేరసనయా నియూయా దేవానాం పాథ ఉపవక్షి విద్వాన్ సురాది దేవః కృణవద్ధవీం శవదాం ద్యావా పృథివీ హవం మే ఆగ్నేవ హవరో నమిష్టయే నయింద్రం దివో మరుతో అంతరిక్షాత్ శీలందు బర్హిర్విశ్వాయత్రా స్వాహా దేవామృతా మాదయంతాం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్రైరాగనామధేయం దధానాః యదేషాం శ్రేష్ఠం యదరి ప్రమాసీత్ ప్రేణాదేషాం నిహితం గుహాభిః సర్గోమిపతితా పునః పునంతో యత్ర ధీరామనసా వా సమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైరాం లక్ష్మీర్నిహితాధిపాచి యజ్ఞేన వాచః పదవీయమాయంతామన్వా విందన్ ఋషేషు ప్రవిష్టాం తామామృత్యాభ్యదధ పురత్రాతాం సప్త వేభా అభిసన్నామంతే ఉదత్వ పశ్యన్నదరి సవాచ ఉదత్వ శృణ్వన్న శ్రేణోత్యేనా ఉదత్వస్మే తన్వా అంబిసస్వే జాదేవమత్యముషతీ సువాసాః ఉదత్వం సఖ్యే స్థిరమేతమాహున్నైనం యన్వంత్య వివాదీనేషు అధేన్వాచరతి మాజయైష వాచం సుశ్రువాంఫలామ పుష్పాం యస్విధం సఖాయం నదస్య వాచ్యపి భాగో అస్తి యదీం శృణోత్యలగం శృణోతి నహి ప్రవేద సుహృదస్య పంథా అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో మనోజవేష్ మా బభూవ ఆదఘ్నాద ఉపకక్షాదృత్వేస్నాత్వాదృశ్రే హృదా దక్షేషు మనసో జపేషు యద్బ్రాహ్మణా సంయజంతే సఖాయః అత్రాహ త్వం విజాహుర్వేద్యాభిరోహ బ్రహ్మాణో విచారంతు త్వే ఇమేదేనార్వాంగ్న పరశ్చరంతి న బ్రాహ్మణాసో న సుతేకరాధ తదేవాచమధిపత్య పాపయాశిరీస్తంద్రం తన్వతే అప్రజ్ఞయః సర్వే నందంతి యశసాగరేణ సభాసాధేన సఖ్యా సఖాయః ఇల్బిఢస్పృత్వే దృఢనిర్హే రామరం హితో భవాదివాదీనాయ ఇదాంతఃపోషమాస్తే పుష్పాంగాయత్రంతో గాయతి సక్వాదీషు బ్రహ్మాత్మోపదాదిజాత విద్యాయజ్ఞస్య మాత్రామిమీమీర ఉత్వః భద్రం నో అపి వాదయమనాః ఓం హరిః ఓం దేవానానుభజంజానా ప్రభోజామివల్లయా ఉక్తేషు దశమానేషు యః పశ్చాదుత్తరే యుగే బ్రహ్మణస్పతి దేతాదం కర్మారాజివాధమత్ దేవానాం పూర్వే యుగే సదస్సదజాయత దేవానాం యుగే ప్రథమే సదస్సదజాయత తాన్నజాయంతరదుత్తానపదస్పతి భూర్జగ్ఞవుత్తానపదో భువ ఆశా అజాయంత అధిదేర్దక్షో అజాయత దక్షాద్వతి దిక్పతి అధిదిక్షయాదోహితా తవ తాం దేవా అన్వజాయంత భద్రామృతబంధవ యద్దేవా అదస్వ నిలేసు సంరబ్ధా అతిష్ఠత అత్రా భోనృత్యామివ దీవ్రో రేణురపాయత యద్దేవా యదయో యథా భువనాన్యబింబత అత్రా సముద్రా గూఢమాసూర్యమజ భర్తన అష్టౌ పుత్రాసో అదితేర్యే దాతాస్తన్వా అస్పతి దేవాంగుపత్రైః సప్తభిః పరామార్తాండమాస్యత్ సప్తభిః పుత్రైరదీతిరుపత్రైః పూర్ణ్యం యుగం ప్రజాయై మృత్యవే త్వత్పునర్మార్తాండమాభరత్ జనిష్టా ఉగ్రసేతురాజ మంద్రవోజిష్ఠో బహుళా భీమానః అవర్ధన్నింద్రం మరుదస్థిరత్ర మాదాయద్ధీరం దధనద్ధనిష్టా గృహోషత్తాసమీచితేవై పురుషం సేన వాదృష్ట ఇంద్రం అభివృతేవతామహాపదేన భాంతాత్రిత్వాదుదారందగర్భా విశ్వాదేపాదా ప్రయజిఘాస్యవద్ధన్వాదా ఉదయే చిత్ర ృగాన్ సహస్ర మాసందే అస్తినావృత్యా సమానాతో నిరుపాయాసి యజ్ఞమానా సత్యా రక్ష్యాయ వక్షి వసావ్యాంద్రధారయ సహస్రాశ్వినా సూరదర్మఖాని మందమానరితాదధి ప్రజాయై సఖీభిరింద్రాయషేభిరర్థం ఆభిర్హిమాయాపదశ్యమాఘాన్నిరప్రతమ్రావపత్తమాంసి సనామానాదిద్వదశోన్యస్మావాహన్నింద్రపుషసో యథానాః విశ్వైరాగచ్చసఖీభిర్నికామై సాగంరాతిష్ఠా హృద్యా జఘంధ సంజగంధనమోచిం మఖస్యం దాసం గృణ్వానరిషా దేవిమాయం పంచగర్థమనవేశ్యోనాన్ పథోదే వత్రాంజసేవజానాన్ తుమేదాని వప్రిషే వినామేషాన ఇంద్రదధిషే గభస్థౌ అనుత్వా దేవాశ్రవసామదంత్యుపరి బుధ్నాన్ వనినశ్చకర్థ చక్రం యదశ్యాత్వానిషత్తముదో తదస్మై మద్విచ్చచ్చద్యాత్ పృథివ్యామదీషు సంయదోధప్పయోగోష్వదధావోషధీషు అశ్వాదియాజేది యద్వదంత్యోజసో జాతముదమన్యజేనం మన్యోదీయాజ హన్యేషు తస్థౌ యదః ప్రజ్ఞ ఇంద్రో అస్య వేద వయస్సు పన్నా ఉపాసేదిరింద్రం ప్రియమే ధారిణోనాధమానా అపద్భాంతమోర్ణి పూర్ధిక్షర్ముద్యా అస్మాన్నిజే బద్ధాన్ వాదక్రీడయక్షంధ్యాజ్ఞైర్వారోదస్యో అర్మందో వాజేన యమంత సాదో వనం వాజే శుశ్రుణం శుశ్రుదోధో అవాజే ఘామసూరో నక్షసద్యాం సమస్యదామనాసానిం సదక్షాం చక్షానాయత్ర సువితాయ దేవాద్యౌర్ణవారేభిః కృణవంత స్వైః ఇయమేమృతానాంగీ సర్వదాజే కృపణం దరత్నం ధియం జగ్ఞం చ సాధం తస్తేనోధాంతుపసవ్యామలాని ఆదత్త ఇంద్రాజమఃపనంతాభియపూర్వం గోమంతం త్రిత్సాన్ సకలత్వాయ్యే పూర్వపుత్రా మహీం సహస్రధారాం దుర్క్షణం సతీమయమవాసేవనధ్వమనానదం దమయంతం బృధన్యోన్ భృక్షణం మఘవానం సువృక్తిం భర్తాయో వజ్రం నర్యం పురుక్షుః యద్వాన పురుతమం పురాకాలావృత్రయేంద్రో నామాన్యప్రాహ అచేయప్రాసహస్మస్మాంజలీమస్మసి కర్త వేకరత్తత్ ప్రసుభావో మహిమానముత్తమం కావిర్వోచాదిసదానే వివస్వతః ప్రసప్తదత్తత్రేధాగిచక్రమ ప్రసృత్వారీణామతి సింధురోజసా ప్రతేరదద్వరుణో జాత వేపథ సింధో యద్వాజాభ్యద్రమస్వం భూమ్యాధిప్రవదాయాసిూనాయతేషామగ్రం జగతామిరజ్జసి దివిశ్వనోజతే భూమ్యోపర్యనంద్రం దుష్ణముదీయర్తి భానునా అభ్రాదీవ ప్రస్థానయంతి వెంటయస్సింధర్యదేతి విడభో నరో రూపత్ అభిత్వా సింధోసి సుమన్న మాతరో భాస్వా అరిణంది పయసేవధేనవా రాజే భయుధ్వానయమిత్రౌయసామగ్రం ప్రవతామి నక్షసి ఇమం మే గంగే యమునే సరస్వతి సుదృష్టోహం సజతాపరుష్ణ్యా అసిజ్ఞామరుద్విధే విదస్వజార్జీ గీయే శృణుష్యా సుషోమాయా శిశాసీతే సరితే యత్ర సంగతే తత్రా ప్లుదాసో దివముత్పాదంతి దేవై తన్వా అమృతేజంత ధీరాస్తేనాసో అమృతత్వం భజంతే నిష్టామాయా ప్రథమం జాత వే సజోస్సు సత్వా రసయా స్వేత్యాత్యా త్వం సింధో కుభాయా గోమతీం క్రమం మే హత్వా సరథం జాభిరీయసే విధీత్యే నీరుసతీ మహిత్వా పరిత్రయాంసి ఫలతేనజాంసి అదబ్ధా సింధో నపసామపస్తమాశ్వానచిత్రాపూషీవదర్శనా స్వస్వా సింధుస్సురథా సువాసా హిరణ్యజీ సుక్రేతా వాజినీవతి ఊర్ణావతీ యువతి శీలమావత్యుదాధీవస్తే సుభగా మధుమృథం సుఖం రథం యుయుజే సింధురస్మినం తే నవాజం సమిషదస్మిన్నాజౌ మహాన్యస్య మహిమాపన్నస్య తే దబ్ధస్య స్వజాతసో విరప్సినాః ఆవరంజసూర్జామ్యేష్ణం మరుతో రోదసీ అనక్తన ఉభేయసా నో అహానీస చాభువాసదస్వదో మరివశ్యాత బుద్ధిదా తదశ్రేష్టం సమానం సునో ధనాథ్యో నహస్తయతో అగ్నిస్సోదరి ఇదర్ధ్యా అర్యో అభిభూతి పౌంసం మహోరాజే చిత్తరు తేజదర్వదః తదిధ్యస్య సమానం వివేరపోయసా పురామన వేగాతుమశ్రేత్ భో అన్నసిద్భాష్ట్రే అశ్వనిర్నిజే మధ్వరేష్వధ్వరాంగాధిశ్రయో అపారదరక్షతో భంగురావదస్కభాజత నిర్వీతిం సేదామాతిం ఆనోరయం సర్వీరం దునోదర దేవాభ్యం భరత శ్లోకామద్రయ దివస్థితాభోమావతరేభ్యో విభ్రాజిదాస్తాపస్తరేభ్య వాయోస్థితా సోమారవస్తరేభ్యోగ్నేశ్చిదర్జభిజగృత్తరేభ్య ధురందో నో యతస్తో త్వందోగ్రావా నో వాచా దివితా దివిత్మాదా నగో యత్ర జగతే కామ్యం మధ్వా ఘోషయంతోభితోభితస్తురాః శృణ్వంతి సోమం రథిరాసో అగ్రజో నిరస్సరసం కవిషో దుహంతి తే దుహంత్యూధరుపసేతనాజకం నరో హర్యానమర్థయంత ఆసభీః ఏతేన రస్వపాసో అభూతనయేంద్రాయసు నథ సోమామద్రయః వామం వామం వో దివ్యాయథామ్నే వసువసువః పార్థీ వాయసం వదే అగ్రపృషో న వాచా ప్రూఢావసో హవిష్మంతో న యజ్ఞావీగానురాః సుమారోదన్న బ్రహ్మాణ మర్గతే గణమస్తోషేణాన్న శోభసే శ్రియే మర్యాదో అంజీంద్రగృణ్వత సుమారోదన్న పూర్వీరతిక్షపాః దివస్పుత్రాదయే తానయే దిరాదిత్యాదస్తే అక్రానవాదృశ ప్రియే దివ పృథివ్యానవర్గణాత్మనాదిద్రే అభ్రాన్న సూర్యాః పాజస్వందో నీరాః పరస్య వో రిషాదసో నమర్యాః అభిద్యవః యుష్మారం బుధ్నే అపాన్నయామాని విధర్యదిలమహీశ్రధర్యతి విశ్వత్సుర్యజ్ఞ అర్వాగయం సుభప్రయస్వంతో న సత్రాచాగత యూయం ధోర్ష ప్రయుజో నరస్మిషర్జ్యోతిష్మందో న భాసావ్యుష్టిషు సేనాసో నశ్రయాసో రిసాదస ప్రవాసో న ప్రసీదాస పరిపృషాః ప్రయద్వహద్ధే మరుదః పరాగాద్యూయం మహః సంవరణస్య వస్వాః ఇదానాదో వసభోరాధ్యశారాచిద్వేషస్సనుతర్యూయోత యబుదృజి యజ్ఞే అధ్వరేష్టామరధ్యో నమానుషో దదాసతి రేవత్సవయో దధతే సువీరం స దేవానామపి గోపీచే అస్తు ఏ యజ్ఞేషు యజ్ఞియా సభూమా ఆదిత్యేన నామ్నా సంభ్రమిష్టాః తేనో బంధురసదోర్మనీషాం మహస్తామన్నధ్వరే చ గానాః విప్రాసో నమన్నా విశ్వాద్యో దేవాభ్యో న యజ్ఞే స్వప్నాదః రాజా నో నచిత్రాస్సు సందృశాః క్షితీనాం నమర్యా అరేపసాః అగ్నిర్నయే భ్రాజసా రుక్మవక్షసో వాదా సోన స్వయుజ సద్యభూతయః ప్రజ్ఞాదారో న జ్యేష్ఠాస్సు నీతయస్సు సర్మా నో న సోమా ఋతయ్యతే వాదా సోన యేధునా యోజిగత్నవోగ్నీనాన్న జిహ్వా వీరోచినాః భర్మన్ వంతో న యోధాశ్రిమీ వంతః పితృణాన్న సంసాస్సు రాతయాః ేరాశ్వనాభయోజిగీవాం సోనసూరా అభిద్యవః హరేయవో నమర్యాఘృతప్రుషోభిస్వర్తారో అర్కన్న దుష్టుభాః అశ్వా సోనయేజ్యేష్ఠా స ఆసవో దిషిషవో నరచస్సు దానవః ఆపోన నిర్ణయరుదభిర్జిగత్నవో విశ్వరూపా అంగీరసో నామభిః రావా నో న సూనయ సింధో మాతర ఆదర్దిరాసో అద్రజో న విశ్వః శిశూలాన క్రీడయస్సు మాతరో మహాగ్రామో నయామన్నుదద్విషా ఉషధాన్న కేతవోధ్వరశ్రియస్సు భయ్యవో నాంజభిర్వ్యాశ్విదన్ సింధవో న యయియో భ్రాజదృష్టయః పరావతో న యోజనానిమిమిరే భగవన్నో దేవాత్నాస్మాన్ సోదేన్మృతోపృధానా అధిష్టోత్రస్య శక్యస్య గాతసనాద్ధివో రత్నధేయాని సంతి అపశ్యమస్య మహతో మహిత్వమత్యస్య మత్యాసు భిక్షు నానాహను విభృతే సంభరేతే అసింపతి వత్సతి భూర్యత్తః గుహాశిలో నిహితమృధ కక్షీతశున్మన్నత్య జిహ్వజావనాని అత్రాణ్యస్మే పద్భిః సంభరంజుత్తాన స్థానమసాధి విక్షు ప్రమాదప్రాధనం గుహ్యమిచ్చం కుమారో నీరుధ సర్పదుర్వీః సదన్న పక్వమవిదచ్చుదంతం రిప ఉపస్థే అంతః తద్వామృతం రోదసీ ప్రబ్రవీమిరాజమానో మాతరాగర్భో అత్తి నాహం దేవస్య మర్త్యస్తికేతాగ్నిరంగవిచేతాః సప్రచేతాః యో అస్మాన్నం దృష్ట్వా ఆదధాత్యాద్యైర్ఘృతైర్జుగోదిపుష్యతి తస్మై సహస్రమక్షభిర్విచక్షేగ్నే విశ్వద ప్రత్యంగసిత్వం కిం దేవేణ్యజయేనశ్చ కర్తాగ్నే పృచ్ఛామి కృత్వా విద్వాన్ అక్రీరం క్రీరం హరిదత్త వేదం విపర్వసశ్చ కర్తగామీ వాసి విశోచో అశ్వాన్యే దేవనేజారిజీదిభీరసనాభిర్గృభీతాన్ రక్షదే మిత్రో వసుభిస్తుజాదస్సమాధేర్వాధానః అగ్నిస్వత్యం వాజం భరం దాత్యగ్నిర్వీరం శ్రుత్యం కర్మ నిష్టాం అగ్నిరోదసీ విచారత్సమంజన్నగ్నిర్నారీం వీరకుక్షిం పురంధ్యం అగ్నేరప్నాదస్సమిదస్సు భద్రాగ్నిర్మహీరోదసీ ఆవివేశ అగ్నిరేవం చోదయస్వత్స్వగ్నిర్వృత్రాణీదయతే పురోణి అగ్నిర్హత్యం జరదః కర్ణ మా భాగ్నిరధ్యో నిరాగధజ్జరోధం అగ్నిరత్యం ఘర్మవోరిష్యదంతరగ్నిర్మేధం ప్రజయా సృజత్సం అగ్నిర్ధాద్రవీణం వీరవేదాగ్నిర్వృషిం యస్సహస్రా సనోతి అగ్నిర్దివి హవ్యమాదానాగ్నేర్ధామాని విభృతా పురుత్రా అగ్నిముక్తైర్విరాజోదిహ్వాయంతేర్నిన్నరోజామాని బాధితాసాః అగ్నిం వయో అంతరిక్షే వదంతోగ్నిః సహస్రాపరీయాదిగోణాః అగ్నిం విశాయీడతే మానుషీర్యాగ్నిం మనోరో విజాతాః అగ్నిర్గాంధర్వీం పచ్చామృతశ్చాగ్నేర్గ్రవ్యోతిర్ఘృతావిషత్తా అగ్నజే బ్రహ్మ నిభవస్తదక్షరగ్నిం మహామావోచామాసువృత్తిం అగ్నే ప్రావాజరితానం యవిష్టాగ్నేమహిద్రవీణమాయజస్వ యజిమా విశ్వా భువానాని యహ్వద్విషిర్హోధాన్యసీదత్పితానాః స ఆశిషాద్రవీణమిచ్చమాన ప్రథమచ్చదవరావివేశ ఇం స్వీదాసీదిష్టానమారంభానంగతమశ్రుత్కథాసీత్ యతో భూమిం జనయన్ విశ్వకం మా విద్యామౌర్ణోన్మహినా విశ్వచక్షాః విశ్వతశ్చక్షురుత విశ్వదో ముఖో విశ్వదో బాహురుత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం ధమాదిసంపదత్రైర్జా వా భూమీ జనయన్ దేవయేకాః కిం సేద్వనంగ ఉసవృక్షాశయతోద్యా వా పృథివీనిష్టదక్షుః మనీషిణో మనసా పృచ్ఛదే దుదద్యదద్యధిష్టద్భువనాని ధారయన్ యాతే ధావాని పరమాని యావమాయా మధ్యమా విశ్వకర్మన్నుతే మా శిక్షా సఖిభ్యో హవిష్వధావ స్వయం యాజస్వతన్వం వృధానః విశ్వకర్మన్ హవిడా వా వృధానః స్వయం యాజస్వ పృథివీముద్యా ముఖ్యం తన్యే అభిలోచనాదయిహాస్మాకం మఘవా సూరిరస్తు వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనోజిపం వాజే అద్యారూవేమ స నో విశ్వానిహవనానియోషద్విశ్వసం భూరవసే సాధుకర్మా చక్షుషపితామన సాయిధీరో ఘృతమేనే అజనన్నం నామానే యథేదంతారృగంత పూర్వ ఆదిద్యా వా పృథివీ అప్రచేతాం విశ్వకర్మాభిమనాద్విఘాతాభిఘాత పరమోద సందృగ్ ఏమిష్టాని సమిషావదంతి యత్రా సప్త ఋషీన్ పరయేకమాహో యో నః పితా జనిత యో విధాత ధామా నివేద భువనాని విశ్వా యో దేవానాం నామధాయేక దేవతం సం ప్రశ్నం భువనాయంత్యన్యా సాయజంతద్రవీణం సమస్మారిషయః పూర్వే జరితారో న భూనా అసోర్తేరజసి నిషత్తే భూతాని సమకృణ్వన్నిమాని పరో దివా పరజేదా పృథివ్యా పరో దేవేభిరసూరైర్యదస్తి కం శ్రీద్గర్భం రథమం దధ్రా భోజత్ర దేవాః సమపశ్యంత విశ్వే సమిద్గర్భం రథమం దధ్రా భోజత్ర దేవాః సమగచ్చంత విశ్వే అజశనాభావధ్యేకమర్పితం యస్మిన్ విశ్వాని భువనాని తస్థుః న తమ్ వేదాధైమాన్యద్యుష్మాకమంతరం బభూవ నిహారేణ ప్రారేదాజల్ప్యాసుకృపముక్తదాశ్చరంతి యస్తే మన్యో వీధద్వజ్రదాయక సహోజః పుష్యతి విశ్వమానుషగ్ సాక్ష్యామదా సమార్యం త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్గోదావరుణో జాతవేదాః మన్యం విశాయీల దేవానుషీర్యా పాహినో మన్యో తపసా సజోషాః అభీ మన్యో తపసస్తవీయాన్ తపసా యుజా విజహి శత్రూన్ అమిత్రహావృత్రహాదస్యుహాజ విశ్వామసోన్యాభరాత్మన్నాః స్వయంభూర్ధామో అభిమాదిషాః విశ్వగర్గ నిస్సహో నిస్సహావానస్మాస్వోజపృతనాసుధేహి అభాగస్ సన్న పవరేదో అస్మిత వక్రత్వాత విటస్య ప్రజేతః సన్వామన్యో అక్రతుర్జీహీలాహం స్వాధనోర్భరదేయాజమేహి అజందే అశ్వమే శర్వాంగ్రదీచీన సహురే విశ్వధారః మన్యో వజ్రిన్నభిమావృత్సహనావదస్యో మృతవోధ్యాపే అభిప్రేహి దక్షిణలోభవామేధా వృత్రాణి జంఘనా బభూరి జుహోమీతే ధరుణం మధ్వో అగ్రముభావూపాం సుప్రథమాభిభావ మన్యో సరథ మారుజంతో హర్షమానాసోధృషితామృత్వేషవాయుధా సంసిధానాభిప్రయంతులరో అగ్నిరూపాః అగ్నిరేవ మన్యోర్తిహిరస్సహస్తేనానీర్ణస్సహురే హూతయేధి హత్వాయశత్రోన్విభజస్వేదవోజోమిమానో విమృధో నుదస్వ సహస్రమన్యో అభిమాదిమస్మే రుజన్ మృణంత మృణంత్రేహి శత్రూన్ ఉగ్రంతే పాజో నన్వారురుద్రే వసీవసం నయసేక జత్వం ఏకో బహూనామాసి మన్యపీడితో విషం విసంయుధయే సంసీసాధి అగ్రత్తరుత్వయా యుజా భయం జుమంతం ఘోషం విజయాజ గృణ్మహే ేషింద్రయువానవ్రభోస్మాకం మన్యాధిపాభవేహ ప్రియం తే నామ సహురేణు నేమసి విద్మాతముత్సంజత ఆ బూత ఆభూత్యా సహజా వజ్రదాయక సహో బిభర్షతి భూతముత్తరం రత్వానోమన్యో సహనేద్యేధి మహాధనస్య పురుహూత సంసృజి సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యః ధియం దదా నాగృతజేషు సత్రవత్పరాజిగాసో అపనిరాయంతాం సత్యేనోత్తభిదా భూమిః సూర్యేనోత్తభిరాజ్యౌః ఋతేనాదిత్యా స్తిష్ఠంతి దిభిసోమోహతిసృతః సోమేనాదిత్యా బలినః సోమేన పృథివీ మహీ అథో నక్షత్రాణామేధాముపస్థే సోమాహీతః సోమం మన్యతే పరివాంగత్సం బింబం జ్యోషధిం సోమయ్యం బ్రహ్మాణో విదన్నతశ్చాస్మాదిగశ్చన ఆచ్ఛద్దీదానైర్గుభిగోగార్హతైః సోమరక్షితః గ్రామ్నామిచ్ఛణ్వం తిష్ఠసి నదే అస్మాదిపార్థివః యత్వా దేవ ప్రవిమం దిగరాప్యాయసే పునః భాజస్వామస్య రక్షితా సమానాం మాసాకృతిః రైభ్యాసీదనుదేయీనారాశంసీన్యోచని సూర్యా భద్రమిద్వాసోగాతయైతి పరిష్కృతం చిత్తీరాపుపవర్ఘనం చక్షురాభ్యంజనం జోర్భోమిక్రోధాసీర్యాత్సూర్యాపతిం సోమా ఆసన్ ప్రతిధయః కుదీరం ఛందమోపతః సూర్యాయా అశ్వినా వరాగ్నిరాసీత్ పురోగవః సోమా వధూయురభవదశ్వినాస్తాముభావరా సూర్యాన్యత్పత్తే సంసంతే మనసాదవిదాదాత్ మనో అస్యాన ఆసీద్యౌరాసీదు దచ్చతిః శుక్రవరడ్వాస్తాంజలయాత్ సూర్యా గృహం ఋక్సామాభ్యామభిహితౌ గావౌ చేసామనావీతః శ్రోత్రం తే చక్రే ఆస్తాం త్రివిపంథాశ్చరాచరః శృతీ తే చక్రే జాత్యాభ్యానో అక్షాహతః అనో మనస్వయం సూర్యారోహత్ప్రజతీవ్రతిం సూర్యాయా వహతు ప్రాగాత్సవితాయ మవాసేషత్ అఘాసో హన్యంతే కావోర్జన్యా పర్యుహ్యతే యదశ్వినా వృచ్ఛమానావజాతం త్రిచక్రేణ వహతుం సూర్యాయాః విశ్వే దేవా అనుతద్వామజానన్ పుత్రః పితరావృణీతభూషా యతయాతం శుభస్పతీమలేయం సూర్యముప వైకం చక్రం వామాసీత్వదేష్టాయతస్థతుః ద్వేతే చక్రే సూర్యే బ్రహ్మాణరుతావీదుః అసైకం చక్రం యద్దుహాతదద్ధాతయజిద్వీదుః సూర్యాయై దేవేభ్యో మిత్రాయ వరుణాయ చ ఏ భూతస్య ప్రచేదస ఇదం దేభ్యో కరం నమః పూర్వాపరం చరతో మాయజైతౌ శిశో క్రీడంతౌ పరీయాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్ట ఋతో గణనాభిదసజ్జాయతే పునః నవో నవో భవతి జాయమానోన్నాంకే దుర్షదా మేత్యగ్రం భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాశ్చిరతే దీర్ఘమాయుః సుఖిం సుఖం సల్బలిం విశ్వరూపం హిరణ్యవర్ణం సువృధం సుచక్రం ఆరోహసూర్యే అమృతస్య లోకం శ్యోనం పత్యే భవతం కృణుష్వ ీపదీకేష్వాసంగమీర్భిరే అన్యామిచ్చి దృఢదం వ్యాసే భాగో జాతస్ విద్ధి ఉదీర్ష్వాదో విశ్వాసో నమాసే రామహే అన్యామిచ్చ ప్రభవ్యా హంసం జాయాం మత్యాసు రక్షరాజవసన్ధుపంథాజేభిః సఖా యోజంతి నోపరేయం సమర్గమాసంభగో నోరినీయాత్ సంజాస్పత్యం సుయమామస్తు దేవాః తత్వా ముంచామి వరుణస్య పాసాద్యే నత్వా వద్ధ్యాః సవితాసు సేవాః ఋతరజయో నో సుకృతస్య లోకేరిష్టాం త్వాదహమత్యా దధామి ప్రేతో ముంచామి నామదస్సు బద్ధామముదస్కరం యథేయమిందమేర్ఘస్సు పుత్రా సుభగాసతి భూషాత్వేదో నయతుహస్తగృహ్యాశ్వినా త్వా ప్రవాహతామృతేన గృహాన్ గచ్చ గృహపత్నీయసాసో వసినీ త్వం విదసమావదాసి ఇహ ప్రియం ప్రజయా దేశమృద్ధ్యతామస్మిన్ గృహే గార్హపత్యాయజా గృహి ఏనాపత్యా తన్వా అంసంసృజస్వాధాజివ్రీ విదసమావదాసః నీలలోహితం భవతి కృత్యా శక్తిర్యజ్జతే ఏ ధందే అస్యాజ్ఞాతయః ప్రతిర్బంధేషు బధ్యతే పరాజేయిత బుల్యం బ్రహ్మభ్యో విభజావసు కృత్యైత పద్మతీ భూత్యా జాజామి సతే పతిం శ్రీరాతనోద్భవతి రుసతి పాపజా ముజా ధ్వోపాసమంగామభిత్సతే భద్భ్రంద్రం వదం జక్ష్మాయంతి జనాదను పునస్తాంజ్ఞా దేవానయంతుజదాగతా మావీదన్పతి పంథినో య ఆసీదన్ దిశంపతి సుగేభిర్దుర్గపదీ తాపభద్రాంతరాదయ మంగళీరిజం వధూరిమాం సమేతపశ్చాత సౌభాగ్యవశ్చేదత్వాదాసాస్తం విపరేతన ద్రష్టమేతత్కటుకమేతత పాష్టవద్విషవన్నైతదత్తవే సూర్యాయో బ్రహ్మా విద్యాత్సరిద్వాధూయమర్హసి ఆససనం విససనమథో అధివికర్తనం సూర్యాయా పశ్య రూపాలి బ్రహ్మాను సంధతి గృహ్ణామీ తే సౌభగత్వాజహస్తం మజాపత్యా జరదశ్చర్యశాసాః భగో అర్జపాద పితాపురం ధర్మహ్యం వా దుర్గార్హపత్యాయ దేవాః తాం భూషణ్ క్షిపద మామేరాజస్తయస్యాంబీజం మనుష్యా అవపంతి జ్ఞానగురు సతి విశ్రయా దేయస్యాముసంత ప్రహరామసేపం తుభ్యమగ్రే పర్యవహన్ సూర్యాంబరునా సహ పునఃపతిభ్యో జాయాం దాగ్నే ప్రజయా సహ పునఃపత్నీమగ్నిరదాదాయూషా సహవర్చసా దీర్ఘాయోరస్యాయపతిర్జీవాదిశరదశ్వతం సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిదముత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః సోమో దదగ్గంధర్వాయ గంధర్వో దదగ్నే రయిం చ పుత్రాంశ్చాదాదగ్నిర్మహ్యమథో జిమాన్ ఇహైవ స్తంభాదియోష్టం విశ్వమాజర్వ్యాశ్రుతం క్రీడంతౌ పుత్రైర్నత్రిభిర్మోదమానౌ స్వే గృహే ఆనః ప్రజాం జనయతు ప్రజాపతిరాజరసాయతమానత్వర్యమా అధుర్మంగళీ పతి లోకమావీశసన్నా భవద్విపదే సంచతుష్పదే అఘోరచక్షురపదిఘ్నేధి శివా పశుభ్యః సుమనాః సువక్త్రాః వీరసోర్దేవకామాశ్యోనాశన్నో భవద్విపదే సంచతుష్పదే ఇమాం త్వమింద్రమేభ్యస్తు పుత్రాం సుభగాన్ కృణు దశాస్యాం పుత్రానాదేహి ప్రతిమేకాదశం క్రీధి సమ్రాజ్ఞేష్సూరే భవ సమ్రాజ్ఞేష్స్వాం భవ నరాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధిదేవృషు సమంజంతు విశ్వే దేవాః సమాభూమిదజానినౌ సంవాదరిశ్వాసం ధాతా సముదేష్ట్రీ దధాతు నౌ అభిషమాభవపరిషాని శతం సాగ్రంతు సువ్రత తేజస్వీ తేజస్వీ ధర్మపత్నీ పతివ్రత జనయద్బహుపుత్రాని మాచ దుఃఖం లభేత్ క్వచిత్ భర్తా తే సోమపానిత్యం భవేత్ ధర్మపరాజన అష్టపుత్రా భవత్ పంచ సుభగాజ పతివ్రత భర్తస్తైవ పితుర్భ్రాతుర్హృదయానందినీ సదా ఇంద్రస్య తు యథేంద్రాణి శ్రీధరస్య యథా శ్రీయా శంకరస్య యథా గౌరీ తద్భర్తురపి భర్తరి అత్రేర్యథానుసూయా స్యాద్వసిష్ఠస్యాప్యరుంధతి కౌశికస్య యథా సతీ తథాత్మమపి భర్తరి ద్రువైదివో శ్యామయి మహ్యం ద్వారా బృహస్పతి మయాపత్యా ప్రజాపతీ సంజీవ సరద సదం భద్రం నో అభివాదయమనా హరి ఓదక్షతనేంద్రం దేవమామం సదాద్రుడారాభిరర్య పుష్పేరుమత్సరాస్మాదింద్రముత్తర పరాధీంద్రధావాసి భృగాకాభేర దివ్యచీ నోహ ప్రవిందస్యంగత్ర సోమాభీదజే విశ్వస్మాదింద్రముత్తర కిమయం త్వాం మృగాకాభిష్టకార హరితో మృగ యస్మాగిరస్యసి దున్వా అర్యో వా పుష్టిమద్వసు విశ్వస్మాదింద్రవుత్తర యమిమంతం మృగాకాభిం ప్రియమింద్రాభిరక్షసి స్వాన్వస్య జంభిషద వికర్ణే వరాహయుర్విశ్వస్మాదింద్రవుత్తర త్రియాదష్టాని మే కవిర్వ్యాక్తావ్యదూదుషత్ శిరోన్వస్య రాభిషం న సుఖం దుష్కృతే భువం విశ్వస్మాదింద్రవుత్తర నమశ్రీసూభరత్తరానసుయాసూతరాభువత్ నమద్వజ్య వీయసీ న సచ్చుక్త వీయసీ విశ్వస్మాదింద్రవుత్తర ఉభే అంబసులాభిగేయసే భాంగిష్యతి భరన్మే అంబదక్షి మే శిరో మే వీభగిష్యతి విశ్వస్మాదింద్రవుత్తర కిం సో బాహో స్వంగురే పృథిష్టో జాఘరే కిం సో లభత్రి నష్టమభ్యమేషు విడాక విం విశ్వస్మాదింద్రవుత్తర అవీరామి మమామయం సరారురభిమన్యతే ఉదాహమస్మి వీరనీంద్రపత్ని మరుత్సఖా విశ్వస్మాదింద్రవుత్తర సంభోత్రం స్మ పురాణాదీ సమానం వావగచ్చతి దేశార్థస్య వీరనీంద్రపత్ని మహీయతే విశ్వస్మాదింద్రవుత్తర ఓ